మరియు సైనికులు మహారాజా, మనకు జయము అసంభవమని నిశ్చయముగా తెలియుచున్నది. మంత్రులతో ఆలోచింపుము. దేవతలామెకు పార్శ్వరక్షకులుగా నున్నారు. శివకేశవులు సమయమెరిగి ఆమెకు సహాయమును చేయుదురు. ఎవరి సహాయమక్కర్లేకయే అందరను చంపగల శక్తి ఆమెకు కలదు. కనుక ఆలోచించి చేయుదగిన పనిని నిర్ణయించుము అని పలికిరి. ఆ మాటలు విని శుంభుడు తన తమ్ముని పిలిచి ఏకాంతమున ధూమ్రలోచనుడు మరణించాడు. సేనలు భయముతో పారిపోయి వచ్చినవి. ఆమె మదగర్వముతో శంఖము పూరించినది. ఆమెతో పోరి ఎవడునూ నెగ్గలేడు. దైవగతి ఇట్లున్నది. ఆయంబిక భోగింపరానిదిగా తెలియుచున్నది. మనము పారిపోవుట తగినదా అని అడుగగా నిశుంభుడు అన్నా, మనమిప్పుడు పారిపోవుటగాని దాగికొనుటగాని తగదు. ఆమెతో మనము యుద్ధము చేయుటే మంచిది. నేను వీర సైనికులతో వెళ్ళి ఆ స్త్రీని చంపి తిరిగి వచ్చెదను. ఒకవేళ నేను మరణించినచో నీవు బాగా ఆలోచించి పనిచేయుము అని పలుకగా శుంభుడు తన తమ్మునితో మరల ఇట్లనెను. చండముండులిరువురును సైన్యముతో వెళ్ళి యుద్ధము చేసి జయించిరాగలరు. కుందేలును పట్టుటకు ఏనుగును పంపుట యుక్తము కాదని చండముండులను చూచి ఇట్లు పలికెను. కాళికదేవి చండముండుల హతమార్చుట మరియు వికటాట్టహాసము చేయుచున్నది. శ్రీభద్రకాళి మహాభీకరముగా ఒంటేలను గుర్రములను సారథులను కూడా పండ్లతో కరకర నమలివేయుచుండెను. చండముండ మహాసురులు తమ సైన్యము నశింపగా ఎడతెగని బాణవర్షముతో దేవిని కప్పివైచిరి. మరియు చండు చక్రమును దేవిపై విసిరెను. దేవి ఆ చక్రమును బాణముతో ముక్కలు చేసెను. అప్పుడు చండిక వాడి అయిన బాణములను చండునిపై ప్రయోగింపగా అతడు నేలపై పడి మూర్ఛిల్లెను. అంతముండు దుఃఖించి కోపముతో కాళికపై బాణములు ప్రయోగించెను. ముండు ప్రయోగించిన బాణములను దేవి ముక్కలు చేసినది. తరువాత అర్ధచంద్రాకారపు బాణముతో వాడు నేలకొరగెను. అంతట రాక్షస సైన్యముతో హాహాకారములు మిన్నుముట్టినవి. దేవతలు పరమానంద భరితులైరి. ఇట్లుండగా చండు మూర్ఛ నుండి తెప్పరిల్లి గదను కాళీ కుడిభుజముపై విసిరెను. ఆ గదాపాతమును వ్యర్థము చేసి మంత్రించిన బాణపాసముతో ఆ రాక్షసుని కట్టివైచెను. తరువాత ముండు గూడా తెప్పరిల్లి తన ఎన్న బంధింపబడినందుకు కోపించి శక్తియను ఆయుధమును ప్రయోగింప బయలుదేరెను. అప్పుడు కాళిక వానిని కూడా బంధించెను. భద్రకాళి చండముండులను కుందేలు పిల్లలను వలె పట్టుకొని పకపక నవ్వుచూ జగదంబ వద్దకు వెళ్ళెను. మరియు రణయాగమునకు రాక్షస పశువులను తెచ్చితిననెను. అప్పుడు జగన్మాత మధుర వాక్కులతో వీరిని వదలక వధింపుడు. దేవతల కార్యమును త్వరగా పూర్తి చేయమని కాళికతో పలికెను. మరియు వీరిని చంపుట హింస కాదు అని పలికి వెంటనే ఖడ్గముతో వారి తలలను ఖండించెను. చండముండులను వధించి దేవి భద్రకాళికి చాముండయను బిరుదునిచ్చెను. చండముండులు చావగనే సైనికులు శుంభుని వద్దకు పరుగెత్తిపోయిరి. వారందరును, రాజా, మహాకాళి నేడు మమ్ము నమిలి వేయుచున్నది. కాళికాదేవి నిస్సంశయముగా మనలనందరను మట్టుపెట్టగలదు. కనుక మహారాజా, నీవు పాతాళమునకు పోయి నీ వంశమును నిలువబెట్టుకొనుము. పూర్వము నీవు పురుషుని వలన చావు లేకుండునట్లు బ్రహ్మ నుండి వరమును పొందితివి. కనుక మృత్యువీమె రూపములో నిన్ను కబళించుటకు వచ్చినది. కనుక యుద్ధము నికనైన మానుము. ఆమెను శరణు వేడి మిగిలిన వారినైన కాపాడుకొనుమని హితము చెప్పిరి. శుంభాసురుడు వారి మాటల లెక్క చేయక, ఓ మూఢులారా, మీరు బ్రతుకుపై ఆశతో పారిపోయి వచ్చితిరి. మీరు పాతాళమునకు పొండు, కానున్నది కాక మానదు. నేను నా స్వధర్మము నెరవేర్చుకొని జయమో నాశమో పొందగలను. తప్పక యుద్ధము చేసెదను. మరణమో గెలుపో ఏది అయినను గ్రహించదను. ప్రయత్నము లేక ఏ పనియూ నెరవేరదు అని పలికి, మహావీర రక్తబీజ, నీవు బలము కొలది యుద్ధము చేయుము అని పలికెను. రక్తబీజుడు దేవితో పోరుట. మహారాజా, ఈ కొద్దిదానికంత చింతింపనేలా? నేనామెను చంపగలను లేదా నీకు వసురాలనుగా చేయగలను. నేడు నా యుద్ధ కౌశలము చూతురుగాక, ఆమె నా ముందెంత అని పలికి తన సేనతో రక్తబీజుడు యుద్ధము చేయబోయెను. పరదేవత వచ్చుచున్న రాక్షసుని చూచి దేవతలకు ఆనందము, రాక్షసులకు భయము కలుగునట్లు శంఖము పూరించను. అంతట రక్తబీజుడు దేవిని సమీపించి, బాలా, ధూమ్రలోచనుని వలె నన్నును నీ శంఖధ్వనిచే భయపెట్టుచున్నావా? నేను రక్తబీజుడను, నిర్భయముగా నీతో యుద్ధము చేయవచ్చితిని. నేడు నా బలమును చూడుము. నీవు ఇంతకు ముందు చూచిన వీరుల వంటి వాడను కాను. నీ ఇష్టము వచ్చినట్లు యుద్ధము చేయుము. కాని ఓ సుందరి, దేవతలందరను జయించిన శుంభునిగాని నిశుంభునిగాని వరించి సర్వసౌఖ్యముల ననుభవింపుము అని పలుకగా, జగదంబయు కాళియు తమలో తాము నవ్వుకొనిరి. శ్రీదేవి రక్తబీజునితో, మూఢాత్మా, నన్ను వివాహము చేసికొనవలనన్నచో నన్ను మొదట జయించి తీరవలయునని శుంభ నిశుంభులకిది వరకే దూత ద్వారా తెలిపియున్నాను. కనుక నన్ను యుద్ధములో జయించి పిమ్మట వివాహము చేసికొనుమని చెప్పుము. నీకు శక్తియున్నచో నాతో పోరుము. కానిచో నీ వతనితో గూడా పాతాళమునకు పొమ్ము అని పలికెను. అంత నా రాక్షసుడలిగి ఆమెపై బాణములు ప్రయోగించెను. అవి పాముల వలె వచ్చుచుండ దేవి వాటిని దూరము నుండియే ఖండించి వైచెను. మరియు దేవి తీవ్రమగు మరి ఒక బాణముచే రక్తబీజుని బాధించెను. అతడు రథముపై మూర్ఛిల్లెను. సేనలో కలకలము బయలుదేరెను. సైనికులు కేకలు వేయుచూ బిగ్గరగా నేడ్వసాగిరి. ఆ ఏడ్పు ధ్వని శుంభుని చెవులబడెను. రాక్షస సేనలను కాంభోజ కాలకేయాది శూరులనందరను యుద్ధమున బయలుదేరుడని శుంభుడాజ్ఞాపించెను. వారందరూ గర్వముతో శ్రీదేవి వద్దకు వెళ్ళిరి. జగదంబ శంఖమును పూరించి నారి సారించెను. కాళిక కూడా తన పెద్ద నోరు తెరచి భీకరముగా అరచెను. ఆ ఘోర ధ్వనులను విని సింహము కూడా భీకరముగా గర్జించెను. ఆ ధ్వనులకు చాలామంది రాక్షసులు మూర్ఛిల్లిరి. వారిలో మహాబలవంతులైన రాక్షసులు ఉక్కుమ్మడిగా దేవిపై బాణవర్షము కురిపించిరి. అప్పుడు భీకరమైన సమరము ప్రవర్తిల్లెను.